జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులారా, రామచంద్రస్వామిని గురించి తార వాలితో చెబుతూ ఉన్నది. ఆయన సామాన్యుడు కాదయ్యా, ఇక్ష్వాకు వంశంలో దశరథ చక్రవర్తి కుమారుడు, అన్ని విద్యలు తెలిసినటువంటి వాడు, చాలా గుణములు, గొప్ప గుణములు కలిగినటువంటి వాడు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రేయశ్చైవ యశశ్చ ఏకభాజనం. జ్ఞాన విజ్ఞాన సంపన్నో నిదేశే నిరతః పితుః ధాతూనామివ శైలేంద్రో గుణానామాకరో మహాన్. ఇది తార చెప్పిన మాట. మనం వ్యాఖ్యానాన్ని చూస్తూ ఉన్నాము. వ్యాఖ్యానంలో విశేష విషయాలు ఇవన్నీ అసలు ఏమిటి అంటే, నిజానికి తార చెప్పినటువంటిది ఈ సంస్కృత భాషలో కాదు, వారి యొక్క మాతృభాష. అప్పుడు ఆ ప్రాంతం అంతా, ఆ ప్రాంతం అంటే దక్షిణాపథం మొత్తం కలిపి వింధ్యకి ఈ దరి అంతా ఒకటిగా లెక్క వేసేవాళ్ళు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, తుళు, ఇంకా ఇలాంటివన్నీ కూడా కలిపి ఇవి ఇటు భాషలు, ఇవన్నీ దాదాపుగా కొంచెం కొంచెం తేడాతో ఒకటిగానే ఉండేవి ఇవన్నీ. కనుక తన భాషలో, తన మాతృభాషలో తాను చెప్పింది తార. అయితే చెప్పటము చెప్పింది, తనకు తెలుసు అనేది వాల్మీకి రచన వరకు చేశాడు తప్ప ఈయనేమి కల్పించుకోలేదు. దాంట్లో వాళ్ళు చెప్పిన మాటలను ఈయన సంస్కృత భాషలో చెప్పాడు. ఆ చెప్పినటువంటి పదాలకు చాలా అర్థాలు వస్తూ ఉన్నాయి. అదే ఆ భగవంతుడు శబ్దబ్రహ్మ అంటే పరమాత్మ, శబ్దబ్రహ్మని నిష్ణాత పరం బ్రహ్మ అధిగచ్చతి అని భాగవతంలో శ్రీకృష్ణస్వామి చెబుతాడు. శబ్దబ్రహ్మ అంటే మనం ఉచ్చరించే శబ్దము, అలాగే రాసుకున్నటువంటిది. మన రెండు రకాలుగా ఉంటుంది, శబ్దమని ధ్వని అని. ఆ నాడు రాతలేని నాడు ధ్వని, వేదమంతా శృతి ధ్వని అనేవాళ్ళు. అప్పుడు వాళ్ళు చెప్పుకునేవాళ్ళు, ఒకరికొకరు చెప్పుకోవటమే కానీ రాసుకోవటం లేదు. అలా తర్వాత తర్వాత ఎప్పుడో రాయటం వచ్చింది, లిపి వచ్చింది, రాయటం వచ్చింది. క్రమంగా అదంతా ఒక ప్రవాహం, ఒక నాగరికత అని చెప్పుకోవచ్చు. అలా ఆ వచ్చినప్పుడు భాషలు అనేక విధాలైనటువంటివి. అప్పుడు ప్రపంచం మొత్తం సంస్కృతమే మాట్లాడారు, సంస్కృతాన్ని చదివారు, చదువులు కూడా అవే గురుకులాలుగా, లేదు తండ్రి కుమారునికి చెప్పటంగా మొత్తం ఆ వేదమని చెప్పేది కూడా సంస్కృతమే. ఆ కాలంలో ఉన్నటువంటి భాష అది. దానిని దేవభాష అని కూడా అంటారు. దేవభాష అన్నా అదే. అసలు అప్పుడు పూర్వం ఈ మొత్తం ప్రపంచమంతా కూడా వీళ్ళే, భూమండలం అంతా వీళ్ళే పాలించారు. దితిపుత్రులు, అదితిపుత్రులు అంటూ జటాయువు కూడా చెబుతాడు. ఏ వాళ్ళే దేవతలు, అప్పుడు వాళ్ళ దేవతలు అన్నారు. ఆ భాష మరి దేవభాష. సరే, తర్వాత తర్వాత వ్యాకరణాలు ఎన్నో వచ్చేసి దాన్ని భాషను పెంచుకుంటూ విద్వద్భాషగా చేసి సంస్కృత భాషని, అంటే సంస్కరింపబడిన భాషని అలా చెబుతూ ఉంటారు. కనుక ఆ భాషలో చెప్పాడు వాల్మీకి. ఆ పదములకు అర్థాలు వస్తూ ఉన్నాయి. వారి వెంటల దూకింది ఆ సరస్వతి, అలా బయటికి వచ్చింది వాల్మీకి మహర్షి. ఆయన రచనకి సాటి ఈనాటికి లేదు. అందుకే ఆదికావ్యము రామాయణమే, అంచకావ్యం కూడా రామాయణమే అంటారు. ఎందరో మహానుభావులు, కాళిదాసు మొదలైన కవులు, వ్యాసుడు మొదలైన వాళ్ళందరూ చేశారు రచనలు. కానీ అవన్నీ కూడా వాల్మీకితో తొలతోగలేదు. అంతటి గొప్ప కావ్యం ఇది ఈ రామాయణము అంటే. ఇంకా చాలా దీని గురించి చెప్పాలంటే చాలామంది దీని గొప్పతనాన్ని చూసి వాళ్ళు కలుపుకొని మాది గొప్పది అంటూ చెప్పడం మొదలు పెడతారు. ఎలాగంటే వేదము రామాయణమైంది అంటారు. వేదవేద్యుడు పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన వింటూనే ఉంటాము, అందరూ చెబుతూనే ఉంటారు. మహాపురుషులు, పండితులు, పీఠాధిపతులు అందరూ చెబుతారు. కానీ నాకెందుకో అలా అనిపించదు. రామాయణము గొప్పదా, వేదం గొప్పదా? ముందు చూస్తే వేదం అంటే ఏమిటి? వేదం ఇప్పుడు ఈనాడు ఎంతమందికి తెలుసు? వేదం ఎంతమందికి తెలుసు? రామాయణం ఎంతమందికి తెలుసు? నేను నిందించడానికి అంటలేదు, యథార్థ విషయాన్ని గమనించండి అంటున్నా. వేదం వేదం అంటారు, అది ఏమిటో అది ఆ చదివేవారికి తెలియదు. దాని అర్థం తెలియదని వారే చెబుతారు, వినేవారికి అర్థం అంతకంటే తెలియదు. మరి దాని నుంచి ఏదో వచ్చి రామాయణం గొప్పదైపోవటం ఏంటి? వాల్మీకి మహర్షి నోటి ద్వారా వచ్చిన ఈ రామాయణము, దీనికి ఎన్ని అర్థాలు ఉన్నవి, ఎంత సొబగైనటువంటి, ఎంత సొగసైనటువంటి భాష ఇది, ఎన్ని లక్షణాలు దీంట్లో ఉన్నవి, అన్నీ దీని నుంచి వచ్చినవే. మరి దీనినేమిటో, దాని నుంచి ఇది వచ్చిందనే మాట ఏమిటి అసలు? అది నాకెప్పుడూ నచ్చదు. అలాగే గాయత్రి మంత్రం ఒకటి తెచ్చి దీంట్లో పెట్టి 24,000 శ్లోకాలు ఒక్కొక్క అక్షరం పెట్టారంటారు, ఏమిటది? గాయత్రి ద్వారా రామాయణానికి గొప్పతనమా? కానీ ఆ గాయత్రిలో ఏమున్నది, ఏమున్నది అది? దాంట్లో ఉన్నది ఏమిటనంటే, తత్ సౌతర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఎవడు మా బుద్ధులను ప్రేరేపించుతూ ఉన్నాడో ఆ సవిత యందు ఉన్నటువంటి ఆ తేజస్సును నేను ఉపాసిస్తూ ఉన్నాను, ఉపాసన కోసం వచ్చింది అది. అది పరమాత్మ కావచ్చు కాదంటలేదు, కానీ దానిని అక్షరాలు దీంట్లో పెట్టి ఇది గొప్పదంటే ఏంటి? దాని నుంచి ఆ గొప్పతనం దీనికి, రామమంత్రం యొక్క గొప్పతనం దేనికి లేదు. 6 అక్షరాలు రామమంత్రం, 24 అక్షరాలు గాయత్రి. ఎందుకది గొప్పది అనుకుంటే అనుకోనివ్వండి, కాదని ఎవరు అనరు. దాని గొప్పతనం దానిదే, కానీ దాని అక్షరాలు తెచ్చి దీంట్లో పెట్టి ఇది గొప్పది అని వాయించి పారేస్తూ ఉంటారు టీవీల్లో, అలాగే ఇంకా వాళ్ళు ఉపన్యాసాల్లో. ఇది మాత్రం కించపరచటమే ఆ వాల్మీకిని, ఆ రామాయణాన్ని గొప్పతనం చేయటం కాదు. నా ఉద్దేశం అయితే అంతే. వాల్మీకి రామాయణము తనంతట తానే గొప్పది, రాముడు తనంతట తానే పరమాత్మ, రామ మంత్రము తనంతట తానే శక్తి కలిగినటువంటిది. దానికి 6 అక్షరాలు కూడా అవసరం లేదండి, రామ అని 2 అక్షరాలు చాలండి. రామ అని 2 అక్షరాలు చాలు. ఇంత గొప్పది రామ మంత్రం. 3 సార్లు రామ రామ రామ అంటే 1000 నామాలతో సమానమని చెబుతూనే ఉన్నారు. పరమశివుడే చెప్పాడు పార్వతీ అమ్మవారికి. ఒక ప్రక్కన ఇలా చెబుతూనే మరొక ప్రక్కన ఎలా దాన్ని ఏదో ముసుగేయటానికి చూస్తారు, నాకైతే నచ్చదు. కనుక వాల్మీకి రామాయణానికి తులనాత్మకమైనటువంటిది మరొకటి లేదు. రాముని వంటి దైవమూ లేడు, రాముని వంటి మానవుడు. ప్రయత్నం చేయాలి, అలా రామునిలాగా ఉండటానికై ప్రయత్నం చేయాలి అందరూ కూడా. మానవుడుగా వచ్చి దైవంగా ప్రకాశించినటువంటి వాడు రాముడు. కనుక ఆ పదములన్నీ వస్తూనే ఉన్నాయి సంస్కృత భాషలో. ఆ ఉన్నటువంటి ఆ వాల్మీకి ప్రయోగించిన పదములకు వచ్చే అర్థాలను గోవిందరాజస్వామి తన వ్యాఖ్యానంలో చూపిస్తూ ఉన్నాడు. అది మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆయన నివాస వృక్ష సాధూనామన్నారు, అంటే మంచివారికి ఆయన నివాస స్థానము, వాళ్ళ యోగక్షేమాలు కూడా వహామి అని చెప్పుకున్నాం నిన్న. నేనే వహిస్తాను అన్నాడు ఆయన. ఉపాయ దశ నుంచి ఫలపర్యంతము అన్ని కార్యాలు నేనే చేస్తాను అన్నాడు. అంటే ఆశ్రయించడమే మనం చేయాల్సింది, ఆయనే ఉపాయం. మరొకరిని ఎవరినో పట్టుకొని రాముడిని ఆశ్రయించవసరం లేదు. రామ అంటే చాలు మనకి. రాముడు ప్రతి ఊరిలోనూ రామాలయం ఉన్నది, రామనామం తెలియనివాడు లేడు. అనేకంగా అనేక విధాలుగా రాముని పేర్లు, సీతమ్మ పేర్లు అందరికీ ఉన్నవి, ఈనాటికీ ఉన్నవి. ఆదర్శ దంపతులు అందరికీ తెలుసు. కనుక దీనికి ఒకరేమి మరొకరు ఎవరో రికమెండేషన్ చేయవసరం లేదు. రామనామాన్ని జపిస్తే చాలు, రాముడిని ఆశ్రయిస్తే చాలు. రామా నీవేదిక్కు, శ్రీరామరక్ష, సర్వజగద్రక్ష చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఈ మాటలన్నీ కనుక రామా, నీ దాసుడను నీ వాడిని నన్ను కాపాడమని చెయ్యెత్తి మొక్కితే చాలు, దీనికి అవడు ఏమి చెప్పలసిన పని లేదు. కనుక అలా ఆశ్రయిస్తే ఆయనే, నువ్వు చేయాల్సిన పనులు ఏమేమి చేస్తే నీకు ఫలము వస్తుందో అన్నీ ఆయనే చేయిస్తాడు, ఫలాన్ని ఆయనే ఇస్తాడు. దాన్నే ఉపాయదశ అంటారు, ఫలము అంటారు. ఏం చేయాలో కూడా చేయించేది రాముడే, నీ యందు ఆయన దయ చూపించి చేయిస్తాడు. దాన్ని నివాస వృక్షము అన్నారు. తత్రాపి ఆర్తానాం సంశ్రేయశ్చైవ, ఇక ఆర్తులు సర్వదా సమీచీన ఆశ్రయ సర్వకార్య నిర్వాహక ఇత్యర్థః. వారికి ఏదైనా సరే కావాలి అని కోరేటటువంటి వారు అయితే వాళ్ళని సర్వకార్య నిర్వాహకులుగా చేయగలడట రాముడు. అన్ని పనులు చేసేవారుగా చేస్తాడు ఆయన్ని ఆశ్రయిస్తే. మరి రామభక్తులే కదా, అన్ని కార్యాలు ఆంజనేయ స్వామి చేశాడు, అన్ని పనులు చేశాడు ఆయన. అది కార్య నిర్వాహక స్థానము ఆంజనేయ స్వామి చిట్ట చివరిది. సామాన్యమైనటువంటి ఉడుత దగ్గర నుంచి కూడా రామునికి సహాయం చేసి సర్వకార్య నిర్వాహకత్వాన్ని పొందినవి. అంత గొప్పగా తయారు చేస్తాడట ఆర్తులకు సంశ్రయము ఆయన. భవతు ఏవం మమాపి కశ్చిద్ ఆశ్రయో భవిష్యతి. సరే, మరి ఇక నాకు కూడా ఇంకొక ఆశ్రయం ఏదైనా ఉన్నదా అనంటే, యశశ్చ ఏకభాజనం ఏవం విధ రక్షకో లోకో అన్యో నాస్తి, మరొకడెవడు లేడండి, ఆయనతో సమానమైనటువంటి వాడు అన్య నాస్తి, లోకంలో ఎవడూ లేడు. యశశ్చ ఏకభాజనం అన్నారు. కీర్తి, ఏమిటి కీర్తి అనంటే తనంతటా తనలాంటి రక్షకుడు లేడనే కీర్తి. అది రామునికే ఉన్నది అంటూ ఉన్నారు. మనకి భాగవతంలో కూడా పద్యం కనపడుతుంది పోతన గారిది, రక్షకులులే నివారల రక్షించదనుచు చక్రి రాజయ్యుండన్ రక్షింపుమనుచు ఒక నరుని అక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞునకున్. ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడికి ఎవడికైనా సరే, ఆత్మ అంటే అన్నింటికంటే మన యొక్క లౌకిక విషయాలలో గొప్పది ఆత్మ. ఈ ప్రకృతి, ఈ శరీరంలో ఉన్న అవయవ సంస్థానము, ఇంద్రియాలు అన్నింటికంటే గొప్పది. వీటన్నింటినీ ఉపయోగించుకుని నడిపించేది, చేసేది కూడా ఆ ఆత్మకి కూడా పరమాత్మ దాని యందు అంతర్యామిగా ఉండి చేయించేవాడు. కనుక ఆత్మజ్ఞానం తెలిసినటువంటి వాడు ఎవడైనా సరే, ఎప్పుడైనా ఆత్మజ్ఞానం తెలిసిందంటే పరమాత్మజ్ఞానం వెంటనే గోచరమవుతూ ఉంటుంది. గీతంతా అది చెబుతాడాయన. కనుక అలాంటి ఆత్మజ్ఞుడు ఎవడైనా సరే ఇతరులని, ఎవడిని, అక్షముడిని ఆశ్రయించడు. అక్షముడంటే అసమర్థుడు, క్షమ లేనివాడు అక్షముడు. రక్షిస్తానని ఆయన రాజై ఉన్నాడు. ఎవరా రాజు? ఈయనే కదా. సహృదేవ ప్రపన్నాయ తవా అస్మి ఇతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్దు రథం మమ అని ముందు చెప్పబోతాడు రాముడు. చెబుతాడు ఒకే ఒక్కసారి నీ వాడనని ఎవడైతే అంటాడో, రోజు అనవసరం లేదు, ఒక్కసారి రామా నీ వాడనంటే చాలు. వాడిని, వాడి సంబంధులను, వాడి సంబంధులను కూడా ఏ భయము లేకుండా సర్వభూతముల నుండి అభయమిస్తూ ఉన్నాయి, ఎవడి వల్ల భయం లేకుండా నేను చేస్తాను అన్నాడు ఆయన. అలాంటప్పుడు ఆయన్ని ఆశ్రయించాలి, కానీ మరొకరిని దేనికి ఆశ్రయించడం? ఇంకొకడు లేడు అని చెప్పడానికి యశశ్చ ఏకభాజనం, ఇలాంటి రక్షకుడు అన్య నాస్తి, మరొకడు లేడీ లోకంలో. అలాగే ఇది ఏం చెబుతూ ఉందంటే, అత్ర ఇక్కడ చతుర్విధ భజంతే మాం జనా సుకృతిను అర్జున ఆర్తో జిజ్ఞాసుర్ అర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ ఇత్యుక్త చతుర్విధ అధికారిణ ఉచ్యంతే. గీతలో చెప్పాడు తనని ఆశ్రయించేవాళ్ళు నాలుగు రకాలుగా ఉంటారు. కేటగిరీలు ఒక నాలుగు చేసేసాడు ఆయన. కొన్ని కోట్ల మంది ఆయన్ని ఆశ్రయించేవాళ్ళు, లక్షలు కోట్లు. వారిలో ఎన్ని విధాలుగా వీరి భావములు ఉన్నా ఆశ్రయించే వారివి ఆయన నాలుగే కేటగిరీలు చేశాడు. ఏమేమిటంటే, వాళ్ళు సుకృతులు అన్నారు, పైగా మంచి పుణ్యాత్ములు ఈ నలుగురు కూడా. ఆర్తుడు ఒకడు, అంటే ఏదైనా సరే కావాలని కోరేటటువంటి వాడు ఆర్తుడు, వచ్చిన బాధలు పోగొట్టమనేవాడు, సంసార బాధలు కావచ్చు, ఆత్మజ్ఞానం కావచ్చు, ఏదైనా కావాలనేవాడు, జిజ్ఞాసువు అంటే తెలుసుకునేటటువంటి వాడు, జ్ఞానమును తెలుసుకునే ప్రయత్నం చేసేటటువంటి వాడు. ఈ యొక్క సాంఖ్యము అంటే లెక్కేసుకుని ఈ మతములేంటి దర్శనములేమిటి అన్నీ చూసిన తరువాత అతడు పరమాత్మనే ఆశ్రయిస్తాడు. ఇతడిని నేనేమంటానంటే ఛాత్రోపాధ్యాయుడు, అంటే ట్రైనింగ్లో ఉన్నవాడు జిజ్ఞాసువు, ట్రైనింగ్ అయిపోయిన వాడు జ్ఞాని. వీళ్ళని ఎక్కడికైనా తోసే అవసరం లేదు. ఏదో కైవల్యాన్ని కోరేవాడు అంటూ ఏదో చెప్పొస్తారు, అది వేరే అంటూ ఏమీ లేదు. ఆ పరమాత్మ సమని ఆశ్రయించిన వాడు ఏ ఒక్కడు కూడా తక్కువ వాడు కాదు. వాడు సుకృతుడు, వాడు పుణ్యాత్ముడని పరమాత్మ వాడికి ఒక బిరుదిస్తున్నాడు. పరమాత్మ దృష్టితో చూద్దాం మనం. ఆయన దృష్టిలో గొప్పవాడు అర్ధార్థి, అంటే ప్రయోజనాన్ని కోరేవాడు. రకరకాలుగా చదువులు కోరేవాళ్ళు, సంతానం కోరేవాళ్ళు, పెళ్ళి కావాలనేవాళ్ళు, ఉద్యోగాలు అన్నీ కూడా పరమాత్మనే, తననే ఆశ్రయించమన్నాడు ఆయన. ఎవరినో ఎందుకు దేవరిస్తారు మీరు? లౌకికమైన కామనలు మీకుంటే నన్నే ఆశ్రయించండి. ఆ నవగ్రహాలు చుట్టూ తిరుగుతారు. అపోతురాజు, అపోలేరమ్మ, ఎక్కడెక్కడో మొక్కులు, ఇవన్నీ దేనికి? ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర నుంచి తీసుకుని ఇచ్చేవాళ్ళే తప్ప వీళ్ళు స్వతంత్రంగా ఇచ్చేవాళ్ళు కాదు. మీకు ఏ కోరికలు కూడా, ఎందుకంటే వారికే లేదు స్థితి. ఇంకా వారేమిస్తారు? వారందరికీ అంతర్యామిగా ఉన్నవాడు ఆయనే. యో యాం యాం తనుం భక్త శ్రద్ధయా అర్చితుమిచ్చతి అంటూ భగవద్గీతలో ఆయనే చెబుతాడు, తస్య తస్య అచలాం శ్రద్ధాం తామేవా. నా వలన నేనయ్యా, అక్కడెవడున్నాడు అంటూ ఉన్నాడు ఆయన. కనుక అర్ధార్థులు ఇలా కోరేవాళ్ళు ఆయన్నే కోరాలి. జ్ఞాని, ఇక తర్వాత నాలుగో వాడు జ్ఞాని. ఈ జ్ఞాని ఏమిటి? వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అన్నాడు ఆ జ్ఞాని. అంటే వాసుదేవ సర్వం, నాకు సర్వము వాసుదేవుడేనయ్యా. ఈ మొత్తం వాసుదేవుడని మాట అంటం కాదు, ఈ మొత్తం ఎలాగూ వాసుదేవుడే. నువ్వు అన్న వాసుదేవుడే, అనకపోయినా వాసుదేవుడే. ఈశావాస్యమిదం, ఈ మొత్తము కూడా సర్వం వెతికించే జగత్యాం, జగత్తు మొత్తం అంతా ఆయనే, మొత్తము వ్యాపించి ఉన్నాడు వాసుదేవుడే, వ్యాపించి ఉన్నాడు. అది కాదు, నాకు సర్వము వాసుదేవుడే. అన్నీ అంటే సర్వలాభాయ కేశవ అన్నట్టు, భార్య బిడ్డలు మొత్తము, మాత పిత యువతయ స్తనయ విభూతి సర్వము కూడా నాకు సర్వము వాసుదేవుడే అనేవాడు ఎవడో వాడు జ్ఞాని. వారిని కోరి, వీరిని కోరి, వారి మెప్పుకై, వీరి మెప్పుకై, వీళ్ళేదో సంతోషిస్తారు, వాళ్ళేదో సంతోషిస్తారు అంటూ ఇలాంటివి ఎందరో అనుకుంటూ ఉంటారు. ఎవరి సంతోషాలు ఏమీ జ్ఞానికి అవసరం లేదు. పరమాత్మ తక్క ఏమీ అవసరం లేదు. అదే తర్వాత కూడా చెప్పాడు గీతలో ఆయన, బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి. బ్రహ్మభూతుడు అయినటువంటి వాడు అంటే నా విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని. ప్రసన్నాత్మ, చాలా ప్రసన్నంగా ఉంటాడు. అతడికి ఏ విధమైనటువంటి కల్లోలం ఉండదు, ఉద్వేగం ఉండదు, టెన్షన్ ఉండదు, వంశన ఉండదు, ఏది ఉండదు. ప్రసన్నాత్మ నా శోచతి, నాకంటే వేరుగా ఏది కావాలని కోరడు, రాలేదని దుఃఖించడు. నాకంటే వేరుగా ఏది, ఒక పేరో, ఒక ఖ్యాతో 10 మంది చెప్పుకోవటమో లేదు, ఒక ధనమో, ఒక రాజ్యమో, ఒక సంపాదనో, ఒక పదవో, ఏది అవసరం లేదు వాడికి. నా కాంక్షతి దేన్ని కోరడు, ఏది రాలేదని అడవడు. అలా ఉండేటటువంటి వాడు తర్వాత సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం, సర్వభూతములందు సమానంగా ఉంటాడు. దానికి రామానుజుల వారే చెప్పారు, అది మద్వ్యతిరిక్త సమస్త భూతేషు తృణవత్తు మన్యమానః. భగవద్వ్యతిరిక్తమైన దేనినైనా సరే గడ్డి పరగతో చూస్తాడు. గడ్డి పరగతో చూసి తృణీకరించి ఎప్పుడు తిడతా కూర్చోడుకు, ఏది ఏది ఇచ్చినా, ఏది కావాలనుకుంటానికైనా అతనికి అంత గడ్డి పరగతో సమానంగా ఉంటుంది అతని మనస్సులో. అంతే తప్ప అందరినీ నువ్వు గడ్డివి, నువ్వు గడ్డి కంటే హీనుడు అని ఇలా కూర్చుంటే ఇతడు మళ్ళీ చెడిపోతాడు. అది కాదక్కడ, నిరసించడం అంతకంటే కాదు. పరమాత్మ కంటే వ్యతిరిక్తమైనదంతా కూడా గడ్డి పరక, తృణవత్తు గడ్డి పరకగా కనపడుతూ ఉంటుంది అతనికి. పరమాత్మ ఒక్కడే రుక్మాభ, బంగారము ఆయనే, రుక్మ శరీరుడు ఆయనే, రుక్మనేత్రుడు ఆయనే, ఆ రుక్మ కేశ ఆప్రణఖాత్ సర్వయేవ హిరణ్మయ అంటుంది ఛాందోగ్య ఉపనిషత్తు. ఆ పరమాత్మ గోరు నుండి శిరస్సు వరకు కూడా మొత్తం హిరణ్మయుడు వాడు. ఇది కావలసిన భావం, ఇది ఇది జ్ఞాని. ఇత్యుక్త చతుర్విధ అధికారిణ ఉచ్యంతే, ఇలా చెప్పారు. ఎలాగయ్యా అంటే, సాధువులు అంటే జిజ్ఞాసువులు, అలాగే ఆపన్నులు అని అంటే ఐశ్వర్యకాములు, ఇక్కడ అర్ధార్థి, ఆర్తులు, అలాగే యశస అంటే జ్ఞానులు, ఇలా చెప్పారు. దీని వివరం ఇంకా తెలుసుకుందాం, ఇక్కడ మనకి సమయం అయిపోవస్తూ ఉన్నది కనుక రేపు తెలుసుకుందాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.